14.11 సర్వద్వారేషు దేహే రెండు సమ్మింద్రకాస ఉపజాయతే జ్ఞానం యథా తదా విద్యాద్విబృద్ధం సత్వమిత్యిత. అనగా ఎప్పుడు ఈ శరీరమునందలి అన్ని ద్వారములందుమా అనగా ఆత్మ యొక్క ప్రసారణకు ద్వారములుగా ఉన్న కన్నులు చెవులు మొదలగు సమస్త ఇంద్రియములందు ప్రకాశము కలిగి అంతఃకరణము అనగా బుద్ధియందు కలుగు వృత్తిని ప్రకాశమందురు ఆ ప్రకాశమే జ్ఞానమనుబడుచున్నది. జ్ఞానమనుబడు ఈ ప్రకాశము ఎప్పుడు శరీరమునందలి ద్వారములయందు అనగా ఇంద్రియముల యందు ప్రకాశించునో అప్పుడు ఈ జ్ఞానం యొక్క శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 87 ఈ ప్రకాశ రూపముతో ఉన్న చిహ్నము ద్వారానే ఇప్పుడు సత్వగుణము వృద్ధియందున్నదని గ్రహించవలయును. రజోగుణము వృద్ధిని పొందియున్నప్పుడు దాని గుర్తులు అనగా దాని చిహ్నములు ఈ క్రింది విధముగా ఉండును. 14.12 లోభః ప్రవృత్తిరారంభ కర్మణమసమః స్పృహ రజస్యతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అనగా ఓ భరత వంశోత్తమ, లోభము అనగా ఇతరుల సంపదను అక్రమంగా పొందవలెనను కోరిక, ప్రవృత్తి అనగా సామాన్య భావము ప్రాపంచిక వ్యాపారములందు రుచి, ఆసక్తి మరియు కర్మలు చేయుట ఆరంభించుట మరియు అశాంతి అనిగాని నిశ్చింతగా లేకుండుట, హర్షము మరియు ప్రాపంచిక విషయములందు రాగభావము కలిగియుండుట మరియు లాలస అనగా సామాన్య భావముతో సమస్తమైన విషయములయందు అనగా ప్రాపంచిక వస్తువులయందు తృష్ణ అనగా వాటినన్నింటినీ కలిగియుండవలయనన్న బుద్ధి మొదలగు చిహ్నములన్నీయు రజోగుణము అభివృద్ధి చెందియున్నప్పుడు కలుగుచుండును అనగా ప్రకటితమగును. 14.13 అప్రకాశో 2 ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. అనగా ఓ కురునందన, అప్రకాశము అనగా మిక్కిలి అవివేకము ప్రవృత్తి అనగా కర్మలు చేయవలయనన్న కోరిక లేకుండుట అతని యొక్క కార్యములన్నీయు ప్రమాదము మరియు మోహము అనగా అవివేకముతో కూడియున్న మూఢత్వము ఈ చిహ్నములన్నీయు తమోగుణము వృద్ధి చెందినప్పుడు తోచునవి. మరణ సమయమున కలుగు స్థితి కలిగినప్పుడు ఏ ఫలము లభించునో అది అంతయు ఆసక్తి మరియు రాగభేదము చేత కలుగునవి మరియు గుణముల వలన కలిగినవే అగుచున్నవి ఆ విషయము చెప్పబోవుచున్నారు. 14.14 యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకానమలాన్ ప్రతిపద్యతే. అనగా ఎప్పుడైతే ఈ దేహమును ధరించిన జీవుడు సత్వగుణము వృద్ధిని పొందియున్నప్పుడు తన దేహమును త్యజించునో అప్పుడు ఆ జీవుడు సర్వోత్తమ తత్వమును ఎదింగిన మహనీయుల అనగా మహత్తత్వము మొదలగు వాటిని బాగుగా ఎదింగిన నిర్మలము అనగా మలరహితమైన లోకమును పొందును. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 88.14.15 రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రళీన స్తమసి మూఢ యోనిషు జాయతే. అనగా రజోగుణము బాగుగా వృద్ధి చెందియున్నప్పుడు దేహత్యాగము చేసిన జీవుడు కర్మాసక్తులయందు అనగా కర్మలు చేయుటయందు ఎక్కువ ఆసక్తి కలిగియున్న మనుష్య సమాజమునందు మరల దేహమును పొందును. అట్లే తమోగుణము వృద్ధియందున్న కాలములో దేహత్యాగము చేసిన జీవుడు మూఢ యోనియందు అనగా పశుపక్ష్యాదుల దేహమును పొందును. ఇప్పుడు ఇంతకు పూర్వము చెప్పిన శ్లోకముల యొక్క సారమును చెప్పుచున్నారు. 14.16 కర్మణః సుకృతస్యః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుహఖమజ్ఞానం తమసః ఫలం. అనగా మహాపండితులైన పురుషులు శుభకర్మలకు అనగా సాత్విక కర్మల యొక్క ఫలము సాత్వికము మరియు నిర్మలమై యుండునని చెప్పియున్నారు. మరియు రాజస గుణవృద్ధి కాలమందు చేయబడిన కర్మల యొక్క ఫలము దుహకమని చెప్పియున్నారు. అనగా కర్మవికారము చేత రాజస గుణవృద్ధియందు చేయబడిన కర్మల ఫలము కూడా ఆ కర్మ యొక్క కారణముననుసరించి దోహకరూపమైన రాజసమే యగును అని చెప్పియున్నారు. మరియు ఆ విధముగానే తామసగుణము ప్రధానముగా ఉన్న కాలమందు చేయబడిన కర్మల యొక్క ఫలము అనగా అధర్మము మరియు పాపకర్మల యొక్క ఫలము అజ్ఞానమని చెప్పియున్నారు. గుణముల వలన ఉత్పన్నమగును అనగా ఏమి జరుగును అన్నచో చెప్పుచున్నారు. 14.17 సత్వాత్సంజాయతే జ్ఞానం రాజసో లోభ ఏవచ ప్రమాదమోహౌ తమసో భవతో రెండు జ్ఞానమేవచ్చ అనగా వృద్ధిని పొందియున్న సత్వగుణము వలన జ్ఞానము కలుగును మరియు రజోగుణము వృద్ధిని పొందియున్నచో లోభగుణము వృద్ధిని పొందును. అట్లే తమో గుణము వృద్ధిని పొందియున్నచో ప్రమాదము మరియు మోహము ఈ రెండు ప్రకోపించును. వాటితో పాటు అజ్ఞానము కూడా అభివృద్ధిని పొందును. మరియు 1418 ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థామధ్యే తిష్ఠంతి రాజసాః జ్ఞాన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః అనగా సత్వగుణము అభివృద్ధి చెందియున్న పురుషుడు పునర్జన్మయందు ఉచ్చస్థానమును పొందును అనగా దేవలోకము మొదలగు ఉచ్చలోకములందు జేరును. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 89. రజోగుణముతో కూడియున్న పురుషుడు మధ్యలోకమునందే యుండును అనగా మానవ యోనులేందు దేహమును పొందును. ఇంకా జఘన్యమైన అనగా పాపభూయిష్టములైన తమోగుణముతో కూడియున్న పురుషుడు ఆ తమోగుణ ప్రేరితములైన కార్యములు నిద్ర మరియు సోమరితనము మొదలగు వాటియందు మగ్నమై క్రింది లోకములందు అనగా పశువులు పక్షులు మొదలగు నీచియనులేందు దేహమును పొందును. ప్రకృతియందు అనగా ప్రకృతరూపమైన స్థూలదేహాదులయందుండి అదియే నేనని తలంచు మిథ్యాజ్ఞానముతో కూడియున్న పురుషునకు సుఖము దుహకము మరియు మోహారూపము అయిన భోగరూప గుణములయందు కలుగుచున్న నేను సుఖవంతుడను నేను దుహఖవంతుడను లేక నేను మూఢుడను అను ఈ విధముగు భావములతో కూడి ఉండుటయే ఈ పురుషునకు మంచి చెడ్డ యోనులయందు దేహములను పొందుటకు ప్రతిరూపమైన సంసారమునకు కారణముగుచున్నది. ఈ మాట ఇంతకు పూర్వము 13వ అధ్యాయమునందు సంక్షేపముగా చెప్పబడినది. దానిని ఇచ్చట సత్వం రజస్తమైతి గుణాః ప్రకృతి సంభవా చు గీత 14.5 అను శ్లోకము మొదలు 18వ శ్లోకము వరకు గుణముల యొక్క స్వరూపము. గుణముల యొక్క కార్యములు ఆ గుణముల కార్యములచే బంధకత్వము మరియు గుణముల యొక్క కార్యముల ద్వారా బంధింపబడియున్న పురుషునికి కలుగు గతిస్థితి మొదలగు ఈ అన్ని మిథ్యా జ్ఞానరూపమైన అజ్ఞాన మూలక బంధములు కలుగుటకు హేతువులైన కారణములు మొదలగు వాటిని విశదముగా చెప్పి ఇప్పుడు యథార్థ జ్ఞానము వలన కలుగు మోక్షమును గురించి చెప్పవలసి యున్నది. అందులకు భగవంతుడు ఇట్లు చెప్పుచున్నాడు. 14.19 నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టా రెండును పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో రెండుడొర్ధిగచ్చతి అనగా ద్రష్టేన పురుషుడు జ్ఞానమును పొంది కార్యములు కరణములు అనగా కార్యములను చేయు సాధనములు మరియు విషయముల ఆకారముగా పరిణమించిన గుణముల కంటే వేగ వేక కర్తను చూడడో అనగా అన్ని అవస్థలయందును ఉన్నటువంటి ఆ గుణములే సమస్త కర్మలకు కర్తలనియు మరియు ఆ గుణములు చేయు వ్యాపారములకు సాక్ష్యరూపముగా ఆత్మను గుణముల కంటే వేగ ఏగుంగునో అప్పుడు కేవలము ద్రష్టరూపమున ఉన్న ఆత్మరూప పురుషుడు నాభావమును పొందును అనగా ఈశ్వరభావమును పొందును. పురుషుడు ఈశ్వరభావమును ఎట్లు పొందును అన్నచో చెప్పుచున్నారు. 14.20 గుణ నేతానతీత్య త్రీందేహి దేహ సముద్భవాన్ జన్మమృత్యుజరాదుఖైర్విముక్తో 2 మూతమసనుతే అనగా దేహోత్పత్తికి కారణభూతమైన ఈ మాయోపాధిని కలిగియున్న ఇంతకు పూర్వము చెప్పబడినటువంటి సత్వ రజ తమోగుణముల 3 అధిగమించి అనగా శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 90 దేహాదులేందు ఉన్నప్పుడే ఈ గుణములను అధిగమించి దేహధారి అయిన విద్వాంసుడు దేహముతో ఉన్న కాలమందే జన్మము మృత్యువు వృద్ధాప్యము మరియు సర్వవిధ దోహకములు తనకు సంబంధించినవి కావని వాటి నుండి విడువడి అమృతత్వమును అనగా తనకు మృత్యువు లేదను భావమును పొందును అభిప్రాయమేమన. ఈ విధముగా ఆ విద్వాంసుడైన పురుషుడు అనగా ఇంతకు పూర్వము దేహాదులతో తాదాత్మ్యమును పొంది జన్మమరణములు తనకు కలవని తలంచిన పురుషుడు ఇట్టి జ్ఞానమును పొందుట ద్వారా నా భావమును అనగా జన్మమరణాదులు లేని ఈశ్వరభావమును పొందును. శరీరమును అనగా పంచభూత్మాకమైన దేహమును ధరించియున్న జీవుడు దేహమును ధరించియుండగానే త్రిగుణములను అధిగమించి అమృతత్వమును అనుభవించును అను ప్రశ్నకు బీజరూపముగా ఉన్న ఈ వాక్యమును విని అర్జునుడు ఇట్లనెను 14.21 కెడ్లింగై స్క్రీన్గుణానితానతితో భవతి ప్రభో చైతాన్ స్త్రీన్గుణానితి వర్తతే కిమాచారః కథం అనగా ఓ ప్రభు, ఇంతకు పూర్వము మీచేత వర్ణించబడిన 3 గుణములకు అతీతముగా అధిగమించియున్న పురుషుడు ఏ లక్షణములు కలిగియున్నప్పుడు ఆ 3 గుణముల నుండి ముక్తుడగును, అప్పుడు అతని ఆచరణ ఇట్లుండును? మరియు మానవ దేహధారి అయిన పురుషుడు ఏ విధముగా అనగా ఎట్టి ఉపాయములచే ఈ 3 గుణములకు అతీతుడుగా అనగా అధిగమించిన వాడుగా ఉండును? ఈపై శ్లోకమునందు అర్జునుడు గుణములను అధిగమించియున్న పురుషుని లక్షణము ఎట్లుండుననియు మరియు గుణాతీతుడగుటకు సాధనములైన ఉపాయములెట్లుండును అని అడిగియున్నాడు. ఆ 2 ప్రశ్నలకు తగు సమాధానము చెప్పుటకే భగవంతుడిట్లనెను, అర్జున, నీవు ముందుగా గుణాతీతుడైన పురుషుడు ఎటువంటి లక్షణములు కలిగియుండునో చెప్పెదను వినుము. 14.22 ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి అనగా సత్వగుణము యొక్క కార్యము ప్రకాశము, రజోగుణము యొక్క కార్యము ప్రవృత్తి మరియు తమోగుణము యొక్క కార్యము మోహము. ఈ గుణములు వృద్ధిని చెందియున్నప్పుడు అనగా విషయములందు నిమగ్నమయ్యున్నప్పుడు అప్పుడు ఈ గుణములతో కూడియున్న పురుషుడు వాటిపట్ల విరోధభావముగాని లేక ద్వేషభావముగాని కలిగియుండడు. ముఖ్య అభిప్రాయమేమన, పురుషుడు అలాంటి గుణముతో తాదాత్మ్యమును చెందియున్నప్పుడు నాయందు ఇప్పుడు తామస గుణము ప్రకోపించియున్నది, అందుచే నేను మోహభావమును పొందియున్నాను. అట్లే దోహఖరూపమైన రజోగుణ ప్రకోపము వలన కలిగిన రాజసీ ప్రవృత్తి నాయందు ప్రకోపించియున్నది. ఆ ప్రవృత్తి నన్ను నా స్వరూపమును గుర్తించుట ఎందు విఫలము గావించినది. తన యథార్థ స్థితి నుండి విచలితుడగుట వలన తనకు చాలా గొప్ప దోహకము కలుగుచున్నది. అట్లే ప్రకాశమయమైన సాత్విక గుణము నన్ను శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 91 వివేకవంతునిగా చేసి నన్ను అనిత్యమైన ప్రాపంచిక సుఖములందు నియోగించి బంధించుచున్నది. ఈ విధముగా సాధారణ మానవులు యథార్థతత్వమును ఎదుంగని వారైనందున ఆ గుణములను ద్వేషించుచుందురు. కాని ఆ గుణములను జ్ఞానబలంతో అధిగమించియున్న పురుషులు వాటిని తమ వశమునందుకొనిన వారే యున్నందున వాటిని ద్వేషించరు. మరియు సాత్విక రాజస మరియు తామస గుణయుక్తులైన పురుషులు ఇప్పుడు సాత్వికము మొదలగు భావములు తమ స్వరూపములను ప్రదర్శించి నివృత్తి చెందునో అప్పుడు వారు తిరిగి వాటిని కోరుచుందురు. ఆ విధముగా గుణాతీతుడైన పురుషుడు ఆ నివృత్తిని చెందియున్న గుణములకు సంబంధించిన కర్మలను కోరడు. కాని ఈ లక్షణములన్నీ ఇతరులకు ప్రత్యక్షమగునవి కావు. అయితే మరి అవి ఎటువంటివి? తమకు మాత్రమే ప్రత్యక్షమగు స్వభావము కలిగియున్న కారణమున ఇవి స్వసంవేద్యములు అనగా తమచేతనే తెలియబడునవయ్యున్నవి. అట్లేన తమయందు మాత్రమే కలుగునటువంటి ద్వేషము లేక ఆకాంక్షలను ఇతరులు చూడజాలరుగదా. ఇప్పుడు గుణాతీతులైన పురుషులు ఏ విధముగు ఆచరణ కలిగియుందురో ఆ విధమును చెప్పుచున్నారు. 14.23 ఉదాసీనవదాసీనో గుడైర్యో నవిచాల్యతే గుణవత్తంత ఇత్యేవయో రెండువతిషా తతి సంగతే. అనగా ఉదాసీనుని వలె ఉన్నటువంటి, అనగా ఏ విధముగా ఉదాసీనుడైయున్న పురుషుడు ఏ పక్షమును వహించుకయుండునో అదే భావముతో గుణాతీతుడైయున్న ఉపాయ రూపమైన మార్గమునందు స్థరముగా ఉన్నటువంటి ఆత్మజ్ఞాని అయిన సన్యాసైన పురుషుడు గుణముల ద్వారా వివేకముతో కూడియున్న జ్ఞానస్థితి నుండి చలింపజేయబడజాలడు. ఇంకా స్పష్టముగా చెప్పవలేనన్నచో కార్యము కారణము మరియు విషయముల ఆకారముగా పరిణమించుచున్న గుణములే ఒకదానియందు మరియొకటి వ్యవహరించుచున్నవి అని తెలుసుకున్న పురుషుడు చలించక స్థరముగా ఉండునో, అనగా స్థరమగు భావముతో, అనగా చలించని భావముతో తన స్వరూపమునందే స్థరముగా ఉండును. మరియు 14.24 సమదోహక సుఖ స్వస్థ సమలోష్టాస్మ సమలోష్టాస్మ కాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరస్తుల్య నిందాత్మ సంస్తుత్యః. అనగా ఎవడు సుఖదోహకములందు చలించక సమముగా ఉండునో, అనగా ఎవనికి ప్రాపంచిక సుఖదోహకములు సమముగానే తోచునో, ఎవడు స్వస్థత కలిగి అనగా తన ఆత్మస్వరూపమునందే స్థరమగా ఉండి ప్రసన్న చిత్తుడైయుండునో, మరియు ఎవడు సమలోష్టాస్మ కాంచనుడై అనగా మట్టి రాయి మరియు బంగారము ఎవని దృష్టియందు సమముగానే తోచుచుండునో, మరియు ఎవడు తుల్య ప్రియాప్రియుడై అనగా ప్రియము మరియు అప్రియము అయిన రెండింటి యందును సమభావము కలిగియుండునో, మరియు ఎవడు ధీరుడై అనగా బుద్ధిమంతుడైయుండునో, మరియు తుల్య నిందాత్మ సంస్తుతి అనగా ఎవని బుద్ధియందు నింద 1:92 పొగడ్త 2ను సమానమైయుండునో, అటువంటివాడు తన నిందాస్తుతులను తలంచు ఎతియేయున్నాడు ఉండును. మరియు మానపమానయో స్థుల్యస్థుల్యో మిత్రారి పక్షయోహ సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. అనగా ఎవడు మానవమానములను లెక్కచేయక రెండింటి అందును యుండునో, మరియు మిత్రశత్రుభావము లేక మిత్రులయందును మిత్రభావము శత్రుభావము లేక ఇరువురి పట్ల సమభావముగానే గుణాతీతుడనబడును, మరియు ఎవడు ఎటువంటి కర్మలను ఆరంభించడో దృష్టము అనగా కనిపించు మరియు అదృష్ట ఫలములను పొందుటకు చేయు ప్రయత్నము ఆరంభమనబడును, సమస్తమైన ఆరంభములను త్యజించునట్టి స్వభావము గలవాడు సర్వారంభ అనబడును. అనగా ఎవడు కేవలము స్థూలదేహ పోషణార్థము అవసరమైన కర్మలు తర సమస్త కర్మలను త్యజించినవాడు గుణాతీతుడైన పురుషుడనబడును. ఉదాసీనవత్ అను పదము మొదలు గుణాతీత స ఉచ్యతే అను శ్లోకము వరకు చెప్పబడినదో అవన్నీ ఎప్పటివరకు సంపాదించుకొనుట కొరకు యోగ్యములుగా అప్పటివరకు ముముక్షువు అనగా సన్యాసి కొరకు అనుష్ఠించుటకు యోగ్యమై ప్రాప్తికి సాధనములే ఉండును. ఎప్పుడు అతడు స్థిరపడునో అప్పుడు సన్యాసికి స్వాభావిక లక్షణములుగా పరిణమించును. మానవుడుపై 3 గుణములను ఎట్లు అధిగమించును అను ప్రశ్నకు 5 చెప్పుచున్నారు. మాంచయో 2 వయభిచారణ భక్తియోగేన సేవతే సగుణాన్సమతి తేతానమ భూయాయ కల్పతే. అనగా ఏ సన్యాసి లేక కర్మయోగి సర్వభూతములయందు సమముగా వ్యాపించి రమేశ్వరుడను మరియు నారాయణుడను అయి ఉన్న నన్ను ఎన్నడు చలించినటువంటి ముద్వారా సేవించుచుండునో భజన యొక్క పేరు భక్తి, అదియే యోగము కూడాను. భక్తియోగము ద్వారా ఎవడు నన్ను భజించుచుండునో అతడు ఇంతకు పూర్వము త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మలోకమును పొందుటకు అనగా లోకబంధముల మోక్షస్థితిని పొందుటకు యోగ్యుడనబడును, అనగా మోక్షమును పొందుటకు గును. అలా ఎందుకు అగును అన్నచో చెప్పుచున్నాడు. బ్రహ్మనో హి ప్రతిష్ట రెండు హమమృతస్య వ్యయస్య చ ధర్మస్య సుఖస్యేకాంతికస్య శాశ్వతస్య చ చ. శ్రీ శంకర భాష్యం యథాతథం 93.3. అనగా అట్లేలేన బ్రహ్మ అనగా పరమాత్ముని యొక్క ప్రతిష్టను నేనే యున్నాను. దేనియందు ప్రతిష్ఠితమగునో అది ప్రతిష్ట. ఈ ఉత్పత్త్యర్థముననుసరించి నేను అంతరాత్మయగు బ్రహ్మను అనగా బ్రహ్మ యొక్క ప్రతిరూపము ప్రతిష్టను. ఎటువంటి బ్రహ్మకు నేను ప్రతిష్ట నన్నచో చెప్పుచున్నారు. ఏ అమృతము నాశము లేనిది అనగా అవినాశి, అవ్యయము, నిర్వికారము, శాశ్వతము, నిత్యము, ధర్మస్వరూపము, జ్ఞానయోగ రూపము ధర్మము ద్వారా పొందదగనది మరియు ఏకాంతికము అనగా ఒక్కటయున్న సుఖస్వరూపము అనగా వ్యభిచారరహితమై ఆనందమయమై యున్నదో అటువంటి బ్రహ్మకు నేను ప్రతిష్టను అనగా ప్రతిరూపమును అయి ఉన్నాను. అమృతము మొదలగు స్వభావమును కలిగియున్న పరమాత్మ యొక్క ప్రతిష్ట అంతరాత్మయే అయి ఉన్నది. ఏలేనా యథార్థ జ్ఞానము ద్వారా ఆ ప్రతిష్టయే అనగా ఆ అంతరాత్మయే పరమాత్మ రూపముగా నిశ్చయమగును. ఈ విషయమే బ్రహ్మ భూయాయ కల్పతే అను పదము ద్వారా చెప్పబడినది. అభిప్రాయమేమన, ఎటువంటి ఈశ్వరీయ శక్తి ద్వారా భక్తులను అనుగ్రహించుటకు బ్రహ్మ ప్రవర్తించునో ఆ శక్తి ఆ బ్రహ్మస్వరూపుడను నేనే. ఏలేనా శక్తి మరియు శక్తిమంతునియందు అభేదమేగాని భేదముండదు. అట్లుగాక మరియొక దృష్టితో చూచిన బ్రహ్మ శబ్దమునకు వాచ్యమైనందున ఇచ్చట సగుణ బ్రహ్మమే గ్రహించబడుచున్నది. అటువంటి సగుణ బ్రహ్మమునకు నేను నిర్వికల్ప నిర్గుణ బ్రహ్మమునకు ప్రతిష్ట అనగా ఆశ్రయము అనగా ప్రతిరూపమునే యున్నాను. ఇంకా ఇతర మేమీ లేదు అన్నచో ఏ విశేషణములతో కూడియున్న సగుణ బ్రహ్మమునకు ప్రతిరూపమయ్యున్నారు. ఏది అమృతము అనగా మరణించు ధర్మము లేనిదయ్యున్నదో మరియు అవినాశి అనగా క్షయము లేనిదయ్యున్నదో ఆ సగుణ బ్రహ్మకు, మరియు జ్ఞాననిష్టారూపమయ్యున్న శాశ్వతము అనగా నిత్యమయ్యున్న ధర్మము యొక్క మరియు దానివలన జరుగు ఏకాంతికము అనగా ఒక్కటే అయి ఉన్న నిశ్చితమైన పరమ ఆనందమునకు కూడా నేనే ఆశ్రయమయ్యున్నాను. అహం ప్రతిష్ట ఈ పదము ఇచ్చట అను వృత్తిననుసరించి చెప్పబడినది. శ్రీ శ్రీ శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి గుణత్రయ విభాగ యోగమనబడు 14వ అధ్యాయమునకు, శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి, ప్రణవాశ్రమము, శ్రీమద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం.